ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిః కవీనాం పౌష్పవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతి సాదనం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీభగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుంశ్చ నాను శోచంతి పండితాః. పండితాః నాను శోచంతి అంటే వివేకవంతులు శోకించరు. దేని గురించి శోకించరు? అందరూ దేని గురించి శోకిస్తూ ఉంటారో దాని గురించి. ఇంకా ఏముంది అంతకంటే? అందరూ దేని గురించి శోకిస్తారు అంటే గతాన్ని గురించి శోకిస్తారు, వర్తమానాన్ని గురించి శోకిస్తారు. గతాసూన్ శోచంతి, గడిచిపోయిన దాన్ని గురించి, గడిచిపోయిన వాళ్ళని గురించి శోకిస్తారు అంటే కాంటెక్స్ట్ అలా ఉంది కనుక గతాసూన్ అని అన్నారు. బట్ ఇన్ ఏ జనరల్ వే గడిచిపోయిన దాని గురించి శోకిస్తాం. పెయిన్ బాడీ అని నిన్న మనవి చేశాం. ఏదో చిన్నప్పటి నుంచి ఓ విధంగా జీవితం నడిచింది. ఎవడి జీవితమో వాడి అపేక్షకు తగ్గట్టు నడవదు, అందరికీ సమానం. ఇది శ్రీరాముడి జీవితం, శ్రీరాముడి అపేక్షకు తగ్గట్లుగా నడవలేదు. నలుని జీవితం, నలమహారాజు యొక్క జీవితం ఆయన అపేక్షకు తగ్గట్లుగా నడవలేదు. ధర్మరాజు గారు అపేక్షించినట్టుగా ఆయన జీవితం నడవలేదు. ఎప్పుడూ జీవితం అనేది అపేక్ష కంటే కింద ఉంటుంది. అపేక్ష ఓ మెట్టు ఎక్కువ ఉంటుంది, జీవితం ఓ మెట్టు కింద ఉంటుంది. దాంతో అదే చాలు, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ పెయిన్. మన ఎక్స్పెక్టేషన్కి తక్కువ వస్తేనే సోర్స్ ఆఫ్ పెయిన్ అంటే అదే. ఇప్పుడు ఒక ఆయన బోనస్ వచ్చింది, బోనస్ వస్తే దుఃఖిస్తున్నాడు. ఎందుకంటే దుఃఖిస్తున్నారంటే ట్యాక్స్ ఎక్కువ పడిందండి, అందుకోసం దుఃఖిస్తున్నాడు. అంటే ట్యాక్స్ ఎక్కువ పడిందంటే అర్థం ఏంటి? ఆదాయం ఎక్కువ వచ్చిందని కదా. ఆదాయం ఎక్కువ వచ్చిందంటేనే ట్యాక్స్ ఎక్కువ పడుతుంది. కాబట్టి ట్యాక్స్ ఎక్కువ పడితే సంతోషించాలి, కానీ దుఃఖించడం ఎందుకని? అంటే ఆ వచ్చేది 70 రూపాయలు అయితే మనం ఎక్స్పెక్టేషన్ 100 రూపాయల దగ్గర ఈ ప్యాకెట్ అట్ ఏ హయ్యర్ లెవెల్. సో మన ఎక్స్పెక్టేషన్ ఎప్పుడో వచ్చిందనికంటే ఒక ఆకు ఎక్కువ ఉంటుంది, ఓ మెట్టు ఎక్కువ ఉంటుంది, కాబట్టి దుఃఖమే మిగులుతుంది. సో ఈ విధంగా జీవితంలో అనేక ఎక్స్పెక్టేషన్స్ ఫెయిల్ అయిన కారణంగా చిన్నతనం నుంచి కూడా జీవిత దుఃఖాన్ని వీడు ఆ పెయిన్ బాడీని నిర్మాణం చేసుకుని ఉంటాడు. చిన్న వయస్సులో పిల్లవాడు తల్లిదండ్రుల నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాడు. తల్లిదండ్రులు ఒకప్పుడు ఒబ్లైజ్ చేస్తారు, వాళ్ళ హడవిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి పిల్లవాడు ఒక్కడే కాదుగా, జీవితంలో ఇంకా అనేక అంశాలు ఉన్నాయి, రండి. సో తల్లిదండ్రుల నుంచి చాలా అధికంగా ఎక్స్పెక్ట్ చేస్తాడు చిన్న పిల్లవాడికి. వాడికి తెలియదు కదా, కొంచెం వయస్సు వచ్చిన తర్వాత వాడికి తెలుస్తుంది. తెలిసే వాడి ఎక్స్పెక్టేషన్స్ తగ్గుతాయి. నిజానికి ఇన్ఫాలిబుల్ అండ్ గాడ్ అని 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అంటే మనం ఏమనుకుంటామంటే గాడ్ ఈజ్ ఇన్ఫాలిబుల్ అనుకుంటారు. అంటే గాడ్ ఎప్పుడు కూడా మనని ఫెయిల్ చేయడు. మీరు దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడును మన నమ్మకాన్ని తప్పకుండా సక్సెస్ చేస్తాడు అని ఈ విధంగా మన అపేక్షని ఎప్పుడూ కూడా పరిపూర్ణంగా తీరుస్తూ ఉండేటువంటి ఒక సోర్స్ మనకి కావాలి మనిషి. ఎందుకంటే మనిషికి తనలో వెలితి కనపడుతూ ఉంటుంది. కాబట్టి తన అపేక్షను, తన కోరికలను, తన యొక్క ఆకాంక్షలను తీర్చేటువంటి ఒక ఒక సోర్స్ కోసం చూస్తూ ఉంటాడు. చిన్నపిల్లవాడికి గాడ్ అంటే తెలియదు, ఆ సోర్స్ తల్లిదండ్రులే. ఫర్ హిమ్ ది పేరెంట్స్ ఆర్ ది ఇన్ఫాలిబుల్. కానీ కొద్ది రోజులు అయ్యేప్పటికి వాడికి అర్థమైపోతుంది, పేరెంట్స్ దే ఫెయిల్ హిమ్. పేరెంట్స్ నుంచి వాడు ఏదో కొంత అపేక్ష చేస్తాడు అండ్ హీ థింక్స్ దట్ పేరెంట్స్ ఆర్ ఇన్ఫాలిబుల్, కానీ దే ఫెయిల్ హిమ్. ఫాదర్ ముందు మదర్ ఫెయిల్ చేస్తుంది, తర్వాత ఫాదర్ ఫెయిల్ చేస్తాడు. అప్పుడు సో హీ పిక్స్ అప్ ఎ లాట్ ఆఫ్ పెయిన్. ఆ విధంగా పెయిన్ బాడీ చిన్నప్పుడే ఆరంభమవుతుంది. అన్కాన్షియస్ అంటారు. అదే ఇదంతా ఫ్రాయిడ్ సైకాలజీలో ఇదంతా చెప్తారు. అది అయిపోతుంది. ఆ తర్వాత వీడు ఇంకా కాన్షియస్ పెయిన్ ప్రారంభమవుతుంది, జీవితంలో ప్రారంభిస్తాడు. మ్యాథమెటిక్స్లో 100కి 100 రావాలనుకుంటాడు, 90 దగ్గర ఆగిపోతే దుఃఖిస్తూ ఉంటాడు. 50 వచ్చిన వాడు గెంతులేస్తూ ఉంటాడు, వాడు ఆడుకుంటూ ఉంటాడు గోటి బిళ్ళ. వీడు 90 వచ్చి దుఃఖిస్తూ ఉంటాడు. పేరెంట్స్ కూడా ఆ విధంగానే పుష్ చేస్తూ ఉంటారు. ఏముంది ఇప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ ఇంజనీర్లు అయిన వాళ్ళందరూ ఏం ఉంటారు, ఏం జీవితంలో వాళ్ళు ఏం బాగుంటున్నారని, వీళ్ళు ఏం బాగుకోపోతాడని, అంత ఓవరాల్గా జీవితాన్ని చూసి వివేకం ఎక్కడ ఉంటుంది? జీవితాన్ని చాలా నేరో అవుట్లుక్లో చూస్తాము. ఓవరాల్గా చూడడం, జనరల్ పిక్చర్ చూడడం మనకి తెలీదు. దాంతో వీడు ఇంజనీర్ కావడమే ముఖ్యం, ఎంసెట్టే లెక్క. సో ఆ రకంగా చూసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉండి వీ పికప్ ఎ లాట్ ఆఫ్ పెయిన్. ఆ పెయిన్ అలా అక్యూములేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పటికి బోల్డ్ అంత పెయిన్ బాడీ సిద్ధంగా ఉంది, వాటి గురించి తలుచుకుని దుఃఖిస్తూ ఉంటాడు. గతాసు అగతాసుంశ్చ. అగతాసు అంటే ప్రజెంట్, గతాసు అంటే ప్యాస్ట్. ప్యాస్ట్ గురించి దుఃఖిస్తూ ఉంటాడు, ప్రజెంట్ గురించి దుఃఖిస్తాడు. నిన్న చెప్పాను ఈ ప్యాస్ట్ దుఃఖాన్ని ఎలాగ నివారణ చేసుకోవాలి. మరి ప్రజెంట్ దుఃఖం ఒకటి ఉంటుంది, ప్రజెంట్లో దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు. ప్రజెంట్ అంటే వర్తమానము. మనము వర్తమాన కాలంలో జీవించడం అనే అలవాటు పోయిందన్నమాట మనకి. వీ డోంట్ నో వాట్ ఈస్ ది ప్రజెంట్. ప్రజెంట్ జనరల్గా మనుషులకి వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఉంటే పాస్ట్లో ఉంటారు, లేకపోతే భవిష్యత్తులో ఫ్యూచర్లో ఉంటారు, కానీ ప్రజెంట్లో ఎప్పుడూ ఉండరు. ఎప్పుడు క్యాల్కులేషన్, ఎదరి క్యాల్కులేషన్, ఎవరి ధోరణి వాడిది. ప్రజెంట్లో ఉండడం అన్నది చేతే కాదు. సో ప్యాస్ట్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు, లేకపోతే మళ్ళీ ప్రజెంట్లోకి అలా బ్రీఫ్గా ప్రజెంట్ని విజిట్ చేసి మళ్ళీ ఫ్యూచర్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. మళ్ళీ ఫ్యూచర్ నుంచి క్యాల్కులేషన్స్ వేసివే. ఈ ఫ్యూచర్ క్యాల్కులేషన్, ఫ్యూచర్ ఎక్కడుంది? కల్పనలో ఉంది, అంతే కదా. ప్యాస్ట్ ఎక్కడుంది? ప్యాస్ట్ ఎక్కడుందంటే శ్మశానంలో ఉంది ప్యాస్ట్. ఇంకెక్కడుంది? గతాసు అగతాసుంశ్చ నాను శోచంతి పండితాహ. ప్యాస్ట్ ఎక్కడుంటుంది? ఇట్ ఈజ్ ఇన్ ది క్రెమేషన్ గ్రౌండ్ ఆఫ్ టైం. గడిచిపోయింది, మనస్సులో ఉంటుంది, ఇమాజినేషన్ రూపంగా ఉంటుంది, ఇంకెక్కడుంటుంది? సో ప్యాస్ట్లోంచి ప్రజెంట్లోకి బ్రీఫ్గా వచ్చి మళ్ళీ ఫ్యూచర్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్యూచర్లోంచి ప్రజెంట్లోకి బ్రీఫ్గా వచ్చి మళ్ళీ ప్యాస్ట్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రజెంట్లో జీవించడం ఎరగడు. ప్యాస్ట్లోనూ ఫ్యూచర్లోనూ జీవిస్తూ ఉంటాడు. ఫ్యూచర్ వల్ల ఒరిగిదే ఉంది భయం, ఇన్సెక్యూరిటీ. ప్యాస్ట్ వల్ల ఒరిగిదే ఉంది పెయిన్ బాడీ. జీవితంలో ఇంతకుముందు జరిగిన మంచి ఘటనలన్నీ విస్మరిస్తాడు, పెయిన్ బాడీయే మిగులుతుంది. మంచివన్నీ, మంచి చాలా జరుగుతుంది, అన్నీ మర్చిపోతాడు. సో తన అన్ని అవయవాలు దృఢంగా ఉండి జన్మించాడు, అది దట్ హీ ఫర్గెట్స్, దట్ ఈస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తనకి మంచి బుద్ధిశక్తి ఉండే, మంచి చదువులు అవి బాగా వచ్చాయి. చాలామంది చదువుకోకుండా నానా బాధ పడుతున్నారు, అది మర్చిపోతాడు. తన ఆర్థికంగా మంచి పొజిషన్లో ఉన్నాడు, అది మర్చిపోతాడు. తనకు ఒక ఆయన మంచి అందమైన పిల్లనిచ్చి వివాహం చేశాడు, వీడిదో ఉద్ధరిస్తాడని, అది మర్చిపోతాడు. ఇట్స్ ఎ గుడ్ టర్న్, దట్ ఆల్సో హీ ఫర్గెట్స్. సో అన్ని మంచి టర్న్స్ మర్చిపోయి ఆ పెయిన్నే గుర్తుపెట్టుకుంటాడు. సో మెనీ గుడ్ టర్న్స్ ఉంటాయి. మీ జీవితంలో జరిగిన గుడ్ టర్న్స్ ఏమిటని మీరు ఎవరినైనా అడిగి చూడండి. హీ హ్యాస్ టు థింక్ అబౌట్ ఇట్. ఆలోచించి ఆలోచించి ఆలోచించి చెప్పాలి, ఏదో ఒకటి పికప్ చేసి చెప్పాలి. మీ జీవితంలో పెయిన్ గురించి ఏమిటండి అని అడిగి చూడండి. హీ హ్యాస్ సో మెనీ ఆఫ్ దెమ్ రెడీ టు రీల్ అవుట్. సో ఈ విధంగా ప్యాస్ట్ విషయంలో మన యాటిట్యూడ్ చాలా తప్పు యాటిట్యూడ్. అంచేతనే ఆ పెయిన్ బాడీ ఎలాగ మోసుకుంటూ పోతూ ఉండడం మహాభారం. దీని గురించి నిన్న మనవి చేశాను. ఇవాళ ప్రజెంట్ గురించి ఆలోచించండి. ప్రజెంట్లో హీ పిక్సప్ పెయిన్. ఇప్పుడు ప్రజెంట్లో పెయిన్ అని పికప్ చేయటం మానేస్తే ప్యాస్ట్ పెయిన్ అనేదో హ్యాండిల్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి న్యూట్రలైజ్ చేయొచ్చు, స్లోగా పెయిన్ తగ్గుతుంది. ప్రజెంట్లో పికప్ చేయటం మానేయాలిగా. మున్సిపాలిటీ బండిలాగా అలాగ పికప్ చేసుకుంటూ పోతే ఎప్పటికది క్లీన్ అయ్యాను. సో ప్రజెంట్లో పెయిన్ పికప్ చేస్తాడు. ప్రజెంట్లో ఎలా పికప్ చేస్తాడు పెయిన్ అంటే సింగిల్ ప్రిన్సిపల్. గీతలో చాలా వివరంగా చెప్తారు ఈ ప్రిన్సిపల్ని. ఏమిటంటే నాన్ యాక్సెప్టెన్స్. ప్రజెంట్ ఓ రకంగా ఉంటుంది, దాన్ని వీడు అంగీకరించడు. ప్రజెంట్ ఎప్పుడూ అంగీకారం కాదు. కలెక్టర్కి కలెక్టర్షిప్ వాడి ప్రజెంట్ కదా, అది అంగీకారం కాదు. మినిస్టర్కి మినిస్టర్షిప్ అంగీకారం కాదు. చీఫ్ మినిస్టర్కి చీఫ్ మినిస్టర్షిప్ అంగీకారం కాదు. ఎవడికి తన ప్రజెంట్ అంగీకారం కాదు. ప్రజెంట్ అంగీకారం కాదు. ప్రజెంట్లో వాడు ఉన్నదానికంటే అధికాన్నే అపేక్షిస్తూ ఉంటాడు. సో ప్రజెంట్ని యాక్సెప్ట్ చేయటం అన్నది అది చాలా కఠినమైన విషయం. ఎవడు ప్రజెంట్ని యాక్సెప్ట్ చేయడు. మీకు ప్రజెంట్ని కనుక యాక్సెప్ట్ చేస్తే మనకు ట్రాఫిక్ జాములు తగ్గిపోతాయి. ఇట్ ఈజ్ అంత అంత ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతివాడు ఈజ్ ఇన్ ఎ హరీ. ఇటు నుంచి అటు వెళ్ళి వాళ్ళు హర్రీగా ఉన్నారు. కొన్ని ఇటు నుంచి అటు వెళ్ళి వాళ్ళు హర్రీగా ఉన్నప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళి వాళ్ళు ఎలా ఉండాలి? కామ్గా ఉండాలి, జనరల్ లాజిక్ ప్రకారం. కానీ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళే వాళ్ళు కూడా హర్రీగా ఉన్న ప్రతివాడు ఈజ్ ఇన్ ఎ బిగ్ హర్రీ. ఎవ్రీబడి ఈజ్ ఇన్ ఎ హర్రీ. ఏమిటి హర్రీ? వాట్ హీ హ్యాస్ టు ఎంబలిష్ ది ప్రెసెంట్. వై హీ షుడ్ ఎంబలిష్ ది ప్రెసెంట్? వై హీ షుడ్ డూ దాట్? బికాజ్ హీఈస్ అన్హ్యాపీ విత్ ది ప్రెసెంట్. వై ఈజ్ అన్హ్యాపీ విత్ ది ప్రెసెంట్? బికాస్ యు ఆస్క్ హిమ్, యు ఆస్క్ మీ వై హీఈస్ అన్హ్యాపీ విత్ ది ప్రెసెంట్. నేనేమని సమాధానం చెప్తానంటే బికాస్ హీ డజంట్ యాక్సెప్ట్ ది ప్రెసెంట్ అని నేను సమాధానం చెప్తాను. మీరు వెళ్ళి వాడిని అడగండి, ఎరా వై యూ డోంట్ యాక్సెప్ట్, వై యూ ఆర్ అన్హ్యాపీ ఇన్ ది ప్రెసెంట్ అంటే వాడు ఏమని చెప్తాడంటే, నేను చెప్పినట్టు చెప్పడం, బికాస్ ద ప్రెసెంట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అని చెప్తాను. ప్రజెంట్ని ఒక ఆయన నాతో, నేను ఏదో ఉపన్యాసం చెప్పాను, ఉపన్యాసం చెప్తే ఒక ఆయన నాతో అన్నారు, ఏమండి ప్రజెంట్ని యాక్సెప్ట్ చేయమని మీరు చెప్పారు సలహా. యాక్సెప్ట్ చేస్తే ఇంక పెయిన్ ఉండదు, దుఃఖం ఉండదు, శోకం ఉండదు. శోకం ఎక్కడి నుంచి వస్తుందంటే నాన్ యాక్సెప్టెన్స్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఇంటికి ఒక మనిషి వచ్చాడు అనుకోండి, ఆ ఘటన వల్ల మీకు శోకం ఎప్పుడు కలుగుతుంది? వాడు నాన్ యాక్సెప్టబుల్ అయినప్పుడు. వాడు యాక్సెప్టబుల్ అయితే మీకు దుఃఖం కలగదు. ఇంటికి వచ్చిన గెస్ట్కి వంట వండి భోజనం పెట్టాలి, అది ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటంటే వాడు యాక్సెప్టబుల్ అయితే వంట వండి భోజనం పెట్టడం దుఃఖాన్ని కలిగించదు, ఆనందాన్ని కలిగిస్తుంది. వాడు నాన్ యాక్సెప్టబుల్ అయితే వంట వండి భోజనం పెట్టడం దుఃఖాన్ని కలిగిస్తుంది. కాబట్టి అక్కడ ఇష్యూ ఈజ్ నాట్ ఏ పర్టికులర్ ఈవెంట్, దట్ ఈజ్ నాట్ ది ఇష్యూ. నాట్ ఏ పర్టికులర్ సెట్ ఆఫ్ యాక్షన్, అది కాదు ఇష్యూ. వాట్ ఈస్ ది ఇష్యూ అంటే యువర్ రెడీనెస్ టు యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్ టు యాక్సెప్ట్ ఇట్. ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ you accept it, it is pleasant. You do not accept it, you refuse to accept it, it is painful. Itna hi baat hai. Pain ki pleasure ki inte teda. Aa ghatana meeru cheppoddu, ghatana meeru cheppoddu. Maranam acceptable kaadu, not acceptable ani meeru cheppoddu. Maranam acceptable in a given situation, it is acceptable. Kabatti oka ghatana cheppi idi acceptable la non acceptable la ani meeru adagaddu. ఆ ప్రశ్నే అడగద్దు. ఎందుకంటే అటువంటి ఈవెంట్ ఏమీ లేదు. అబ్సల్యూట్లీ యాక్సెప్టబుల్, అబ్సల్యూట్లీ నాట్ యాక్సెప్టబుల్ ఈవెంట్ అంటూ అసలు ఏదీ లేదు. కాబట్టి ఒక గివెన్ ఈవెంట్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ అని అలాగంటది ఏమీ లేదు. నేను చెప్పింది అర్థమైందండి? ఎందుకంటే ఆ ఈవెంట్ నాకు యాక్సెప్టబుల్ అయితే ఇంకొకటికి యాక్సెప్టబుల్ కాదు. నాకు ఇప్పుడు యాక్సెప్టబుల్ అయ్యి 4 ఏళ్ల తర్వాత యాక్సెప్టబుల్ కాకపోవచ్చు. కాబట్టి అర్ధరాత్రి 12 గంటల వాళ్ళు నిద్రలేపి కాఫీ ఇస్తే యాక్సెప్టబుల్ అవుతుందా? అవదు. పొద్దున్న నిద్ర లేచి పడుకోకునే టైంకి కాఫీ ఇచ్చారనుకోండి, అప్పుడు యాక్సెప్టబుల్. కాబట్టి అబ్సల్యూట్లీ ఏది మీరు యాక్సెప్టబుల్ అనద్దు. సో దెర్ ఈజ్ నథింగ్ లైక్ యాక్సెప్టబుల్స్, నాన్ యాక్సెప్టబుల్స్ అనేవి సృష్టిలో లేవు. భగవంతుడు అలా సృష్టించలేదు. మన మైండ్ వాటికి ఆ లేబుల్స్ వేస్తుంది. ఇదిగో ఇది యాక్సెప్టబుల్ కాదు, ఇది యాక్సెప్టబుల్ అని మన మైండ్ లేబుల్ వేస్తుంది. ఒక ఆయన నాతోటి అన్నారు, ప్రజెంట్ని యాక్సెప్ట్ చేయమని ఉపన్యాసం చెప్పేశారు. మీరు ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు తేలిగ్గా చెప్తారు, ఏముంది గీత అంటారు, ఉపన్యాసం చెప్తారు. ఇన్ మై సిచ్యువేషన్, మై ప్రజెంట్ ఇట్ ఈస్ వెరీ హారిబుల్, unacceptable and very despicable. I cannot accept it in Japan. అంటే నేను చెప్పాను, ఒక్కటే మనం చేశాను, ఐ సింపతైజ్ విత్ యూ, నో డౌట్, ఐ సింపతైజ్. ఆయన పాపం చాలా ఏదో కష్టంలో ఉన్నారు. ఆ కష్టం అని పేరు ఎందుకు వచ్చిందని, అది యాక్సెప్టబుల్ కాదు కాబట్టి కష్టం. కష్టానికి డెఫినేషన్ అది, హీ రిఫ్యూజెస్ టు యాక్సెప్ట్, దేర్ ఫార్ అది బికమ్స్ కష్టం. సో కష్టమ్స్ అని కష్టం వస్తుంది అనమాట, అలా కష్టమ్స్ ద్వారా వస్తుంటే కష్టం ఎవడో కవర్నాడు. మంచిది. సో చాలా కష్టంలో ఉన్నారనమాట, నేను సింపతైజ్ చేస్తాను. కానీ నేను ఒక్క మనవి చేస్తాను, సీ వెదర్ అట్లీస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ యాక్సెప్టబుల్. సీ వెదర్ యూ కెన్ యాక్సెప్ట్ సమ్ ఆఫ్ ఇట్. సమ్ ఆఫ్ ఇట్ ఇఫ్ యూ యాక్సెప్ట్ పరిశీలించండి. వెంటనే అలా త్రోసిపోతుంది, పరిశీలించండి, పరిశీలించి చూడండి. ఎంతో కొంత మీరు యాక్సెప్ట్ చేయగలిగారంటే ఆ మేరకు మీ దుఃఖం తగ్గిపోతుంది. ఏం చేస్తాం, ఒకప్పుడు మనం ఏదో ప్లాన్ వేస్తాం, అది సక్సెస్ కాదు. సక్సెస్ కానప్పుడు మనం సర్దుబాటు చేసుకుని యాక్సెప్ట్ చేయాలి. అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా అనే సామెత ఉంటుంది. నా ఉద్దేశంలో ఆ సామెత మంచి సామెత, ఎందుకంటే మనకు అందలేదు, లెట్ అస్ యాక్సెప్ట్ దాట్. సో అవి తీయగా ఉన్నాయనుకుంటే దుఃఖమే మిగిలింది, అవి పుల్లనా అనేసుకుంటే యాక్సెప్టెన్స్ అన్నారు, వి యాక్సెప్ట్. సో జీవితంలో ఆ విధంగా చాలా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. మనం కోరిది ఒకటి ఉంటుంది, మ్యాన్ మేక్స్ మ్యాన్ మ్యాన్ వాట్ ఈస్ దాట్ మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్. అంటే అర్థం ఏంటంటే మన మన ప్రపోజిషన్స్ ఏమీ వర్కౌట్ కావు, చాలా మటుకు వర్కౌట్ కావు. కాబట్టి ప్రజెంట్ని యాక్సెప్ట్ చేయటం అన్నది చాలా ఇంపార్టెంట్. అసలు ప్లెషర్కి పెయిన్కి డిఫరెన్స్ ఇంత మాత్రమేనండి. ఏ గివెన్ ఈవెంట్ ఈజ్ నాట్ అబ్సల్యూట్లీ ఎదర్ ప్రజెంట్ పెయిన్ఫుల్ అని చెప్పడానికి వీల్లేదు. ఇట్ ఈజ్ అన్ ఓవరాల్ సిచ్యువేషన్ విచ్ మేక్స్ ఇట్ ప్లెజెంట్ ఆర్ పెయిన్ఫుల్. ఆ ఓవరాల్ సిచ్యువేషన్లో అంటే ఆ ఈవెంట్ జరగాలి, ఆ ఈవెంట్ మీరు దర్శించాలి, అది మీ మనస్సులో రిజిస్టర్ కావాలి, అండ్ దెన్ మీరు దాన్ని రెసిస్ట్ చేయాలి. ఆ రెసిస్టెన్స్, ఇది ఇలా జరగడానికి వీల్లేదు అని మీరు రెసిస్ట్ చేయండి, అంతే. మీ దుఃఖాన్ని మీరు నిర్మాణం చేశారు. దుఃఖాన్ని పైనుంచి ఏది నిర్మాణం చేయదు, మన మనస్సే నిర్మాణం చేస్తుంది. మన మనస్సు ఏం చేస్తుందంటే ఆ ఈవెంట్కి ఒక లేబుల్ వేస్తుంది. నామరూపాలంటే అలాగే ఉంటుంది, ఒక లేబుల్ వేస్తుంది. ఏమని, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్, దిస్ ఈజ్ బ్యాడ్, దిస్ ఈజ్ డెస్పికబుల్, ఇది చాలా దురదృష్టకరమైనది, చాలా అమంగళకరమైనది, అశుభకరమైనది అని రకరకాల లేబుల్స్ వేసుకుంటూ పోతుంది మనస్సు. ఆ లేబుల్స్ ఏదో ఒక రిలేటివ్ సంస్కారాన్ని పెట్టి ఇలా మీరు లేబుల్స్ వేస్తూ ఉండండి, మీరు దుఃఖాన్ని పొందుతూనే ఉంటారు. ప్రజెంట్లో మీకు ప్రజెంట్లో శాంతి అనేది ఎన్నడూ ఉండదు. కడుపు నుండా భోజనం చేస్తారు, ఫ్యాన్ ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చుంటారు, దుఃఖిస్తూ ఉంటారు. కాబట్టి ఫిజికల్గా నథింగ్ మోర్ కెన్ బి డన్, నో ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ ఈస్ పాసిబుల్, అయినా దుఃఖిస్తూ ఉంటారు. సో దేర్ వాజ్ ఎ ఫ్యాట్ జెంట్లమన్. అందరూ ఫ్యాట్గా ఉన్న వాళ్ళందరూ మేము ఫ్యాట్గా ఉన్నామని దుఃఖిస్తూ ఉంటారు అమెరికాలో. ఇట్ ఈస్ ఎ ఫ్యాషన్ నవేడేస్. అతను హీ సెడ్ ఐఎమ్ ఓకే విత్ మై ఫ్యాట్నెస్, హీఈస్ హ్యాపీ. సో లీన్గా ఉన్నవాడు నేను బక్కగా ఉన్నాను వీడు దుఃఖిస్తూ ఉంటాడు, అహం కృశ శంకర్లు కూడా చెప్పారు బ్రహ్మసూత్ర భాష్యంలో. లావుగా ఉన్నవాడు అహం స్థూలహాని వీడు దుఃఖిస్తూ ఉంటాడు. యు యాక్సెప్ట్ యువర్ ఫ్యాట్నెస్, యు ఆర్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ బస్. యు యాక్సెప్ట్ యువర్ లీన్నెస్, యు ఆర్ హ్యాపీ. బాడీ కలర్ని కొంతమంది యాక్సెప్ట్ చేయలేరు, దానివల్ల చాలా దుఃఖాన్ని డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. బాడీ కలర్ని యాక్సెప్ట్ చేయలేక ఫెయిర్ అండ్ లవ్లీ అడ్వర్టైజ్మెంట్ చాలా క్రిటిసైజ్ చేశారు. ఆ అడ్వర్టైజ్మెంట్ని ఫెయిర్ అండ్ లవ్లీ అడ్వర్టైజ్మెంట్, ఫెయిర్ అండ్ లవ్లీ అంటే ఒక పర్టికులర్ బాడీ కలర్ ఎలోన్ ఈజ్ లవ్లీ అనే ఒక సెన్స్ని సమాజంలో పెడితే అందరికీ ఆ కలర్ ఉండకపోవచ్చు. బాడీ కలర్, యూ కెనాట్ మేక్ బాడీ కలర్, ఇట్ హ్యాపెన్స్ బై ఫర్ సమ్ రీజన్, ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో దే ఆర్ మేకింగ్ ఇట్ డిఫికల్ట్ టు యాక్సెప్ట్ ఇట్. బాడీ కలరు ఏదో రకంగా ఉంటుంది, ఉన్నదేదో ఉంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేయడం కష్టం అనే స్థితి నిర్మాణం చేసి పెడితే సమాజంలో యంగ్ పీపుల్ చాలా కష్టపడుతూ ఉంటారు. యంగ్ లేడీస్, ఫెయిర్గా లేని వాళ్ళు, సో కాల్డ్ ఫెయిర్గా లేని వాళ్ళు దుఃఖపడుతూ ఉంటారు. కాబట్టి ఇట్ ఈజ్ ది నాన్ యాక్సెప్టెన్స్ విచ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ పెయిన్ ఇన్ ది ప్రెసెంట్. అంచేత శ్రీకృష్ణుడు ఎన్నో చోట్ల సమదుఃఖ సుఖ అని ఎన్నిసార్లు చెప్తాడు, సమచిత్తం సమచిత్తం అని. సమచిత్తం అంటే అర్థం యాక్సెప్ట్. ప్రసాద బుద్ధి అంటే అర్థం ప్రసాదం తీయగా ఉన్నా యాక్సెప్ట్ చేస్తాం, రుచిగా ఉన్నా యాక్సెప్ట్ చేస్తాం, రుచిగా లేకపోయినా యాక్సెప్ట్ చేస్తాం. ప్రసాద బుద్ధి ముఖ్యం. అలాగే జీవితంలో ఘటనలు జరుగుతూ ఉంటాయి, వాటిని యాక్సెప్ట్ చేయాలి. మన బంధువులు ఉంటారు, బంధువర్గంలో అందరూ ఒక్కలా ఉండరు. కొంతమంది భాగ్యవంతులు ఉంటారు, కొంతమంది అభాగ్యులు ఉంటారు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్. నా సంతానం అంతా భాగ్యవంతులే ఉండాలంటే ఎలా ఉంటారు? కొంతమంది అభాగ్యులు కూడా ఉంటారు. వాళ్ళ అభాగ్యులని మనం వేసిన లేబుల్, దట్ ఈజ్ ఆల్సో దేర్. ఆ లేబుల్ భాగ్యానికి డెఫినేషన్ ఏదో ఒకటి మనం ఇస్తాం. ఇచ్చి వీడు భాగ్యవంతుడు వీడు అభాగ్యుడు అని లేబుల్ వేస్తాం. అసలు ఆ లేబుల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ క్వశ్చన్. దాన్నే క్వశ్చన్ చేస్తాం. అలా ఎప్పుడైతే మీరు క్వశ్చన్ చేశారో, ఓకే లెట్ ఇట్ బి సో, వాట్ ఈస్ రాంగ్ విత్ ఇట్? ఒక క్యాన్సర్ వచ్చింది, ఓకే లెట్ ఇట్ బి ఆల్ రైట్, లెట్ ఇట్ బి సో, వాట్ ఈస్ రాంగ్ విత్ ఇట్? మీరందరూ 100 ఏళ్ళు ఇంకో 10 ఏళ్ళు బతికితే నేను ఇంకో 7 ఏళ్ళు బతుకుతాను, డజంట్ మ్యాటర్. హీ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ హీ ఈజ్ హ్యాపీ ఫర్ దట్ 1 ఇయర్. 10 ఏళ్ళు బతికి వాడు హీ విల్ బి అన్హ్యాపీ ఫర్ 10 ఇయర్స్. కాబట్టి ప్రజెంట్ని యాక్సెప్ట్ చేయటం. నన్ను అడిగితే గీతలో ఇచ్చిన పెద్ద మెసేజ్ ఏదైనా ఒకటి ఉందా అంటే ఇదే మెసేజ్. ప్రజెంట్లో శ్రీకృష్ణుడు ఎన్నిసార్లు చెప్తాడంటే, లాభం వచ్చినా నష్టం వచ్చినా యాక్సెప్ట్ చేయని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. యుద్ధంలో నేను నీ పక్కన ఉన్నాను నువ్వు నెగ్గుతావు అని ఒక్కసారి కూడా అండవు. యుద్ధంలో జయం వచ్చినా అపజయం వచ్చినా సమానంగా స్వీకరించు, లాభం వచ్చినా నష్టం వచ్చినా సమానంగా స్వీకరించు. అంటే అర్థం ఏంటి? యాక్సెప్ట్ ఇట్. నష్టం వస్తుంది, యాక్సెప్ట్ ఇట్. ఒకసారి యాక్సెప్ట్ చేస్తే ఇంకా దాంట్లో పెయిన్ ఉండదు. ఒక యంగ్ మ్యాన్ టీచర్గా ఉన్నాడు, హైలీ స్కాలర్లీ పర్సన్, ఏ పోయెట్, వెరీ ఇంటెలిజెంట్ పర్సన్, ఈజ్ ఏ స్కూల్ టీచర్. నేను అన్నాను, ఇఫ్ ఓన్లీ నువ్వు కొంచెం క్వాలిఫికేషన్ అడ్జస్ట్ చేసుకుంటే ఎంఏ పాస్ అయితే. ఎంఏ పాస్ అవడం అతనికి నథింగ్, ఈ వెరీ ఇంటెలిజెంట్ అండ్ స్కాలర్లీ గాయ్. నువ్వు ఎంఏ పాస్ అయితే లెక్చరర్ అయిపోతావో, వై డోంట్ యూ డూ దట్ అని నేను అన్నా. అంటే అతను అన్నాడు, వైషుడు వికమ్ లెక్చరర్. అంటే నాకు ఒక్కసారిగా ఒక ఉలిక్కి పడ్డాను. కరెక్టే. అంటే నేను అన్నాను, యూఆర్ హ్యాపీ విత్ యువర్ టీచర్ జాబ్? ఎస్. బస్ ఓవర్. వెన్ హీ ఈజ్ హ్యాపీ బీయింగ్ ఎ టీచర్, బీయింగ్ స్కాలర్షిప్ ఉండే అన్ని సమర్థనలు ఉండి టీచర్గా ఉండడం యాక్సెప్ట్ చేసిన, యాక్సెప్ట్ చేయడమే కాదు, హీ ఎంజాయ్స్ ఇట్ ఆల్సో. ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేస్తే తర్వాత ఎంజాయ్ చేస్తారు. ముందే యాక్సెప్ట్ చేయటం చేస్తున్నవారు, పెయిన్ పోతుంది అక్కడి నుంచి. సో ఆ విధంగా ఉన్న స్థితిని యాక్సెప్ట్ చేయటం. కానీ ప్రతిసారి ఇంత సింపుల్గా ఉండదు యాక్సెప్ట్ చేయటం. ఒకప్పుడు యాక్సెప్ట్ చేయటం చాలా కఠినంగా ఉంటుంది. గివెన్ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయబుద్ధి కాదు. అంచేతనే దేవుణ్ణి తిడతారు. దేవుణ్ణి ఎందుకు తిడతారంటే, ఆ దేవుడు క్రియే, ఆ సిచ్యువేషన్ యాక్సెప్టబుల్ కాదు, నేను యాక్సెప్ట్ చేయలేనది. అప్పుడు ఆ సిచ్యువేషన్ని క్రియేట్ చేసింది దేవుడు కనుక, అన్నీ దేవుడే క్రియేట్ చేసాడు కనుక దేవుణ్ణి తిడతారు. సపోజ్ యాక్సెప్ట్ చేయడం చేతనైందనుకోండి. కాబట్టి ప్రజెంట్లో దుఃఖాన్ని ఫర్దర్గా యాడ్ చే, ఉన్న దుఃఖం ఏదో ఉంది, పెయిన్ బాడీ, అది ఆల్రెడీ ఇట్ ఈస్ విత్ అస్. మనం దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని హ్యాండిల్ చేయడం ఎలాగో తప్పదు. దానికి తోడుగా ప్రజెంట్లో కూడా దుఃఖాన్ని అలా యాడ్ చేసుకుంటూ పోతే జీవితం దుఃఖమయం అయిపోతుంది. కాబట్టి ప్రజెంట్లో దుఃఖాన్ని పికప్ చేయకుండగా యాక్సెప్టెన్స్. శ్రీకృష్ణుడు భక్తుని లక్షణాలు చెప్పమంటే, మామూలుగా భక్తుని లక్షణాలు చెప్పమని మీరు ఎవరినైనా ఒక థీలాజీ అని అడగండి, ఏం చెప్తాడు? ఆ థీలాజీ అన్న లక్షణాన్ని బట్టి ఉంటుంది. రోజు పొద్దున్నే నాకంటే ముందు టెంపుల్కి వచ్చేవాడు, నేను చెప్పినటువంటి టెంపుల్ పనులన్నీ చేసి పెట్టేవాడు అని ఏదో సంథింగ్, టెంపుల్ రిలేటెడ్ పర్సన్ అయితే అలా చెప్తాడు. లేకపోతే మరో రిలేటెడ్ పర్సన్ అయితే భక్తుల లక్షణం ఏమిటండి అని అడిగారనుకోండి, ఏదో దానికి తగ్గట్టుగా చెప్తాడు. అయ్యప్ప భక్తులను అడిగారనుకోండి, భక్త లక్షణములు చెప్పము అని అడిగారనుకోండి, సపోజ్ నేను ఏదో దృష్టాంతం చెప్తున్నా ఇమాజిన్ చేసి, ప్రతి సంవత్సరము 40 రోజులు వ్రతం బట్టి అదే ముడి మూట నెత్తిమి పెట్టుకుని ఇరుముడి వెళ్ళి వచ్చిన వాడు భక్తుడు అని చెప్తాడు. దట్ ఈస్ హౌ హీ విల్ టెల్. శ్రీకృష్ణుడు అడిగాడు భక్తుడు ఎలా ఉంటాడు, ఆయన ఏం చెప్పాడంటే, సమ దుఃఖ సుఖ క్షమీ అని చెప్పాడు. క్షమీ అంటే వన్ హూ యాక్సెప్ట్స్. సమ దుఃఖ సుఖ, అసలు ఇప్పుడే వచ్చేస్తుంది, ఇంకో 2 శ్లోకాల్లోనే వస్తుంది. సమ దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. సమదుఃఖ సుఖం, సుఖదుఖములను సమంగా స్వీకరిస్తే, సమం, సమం అంటే ఏమిటి? సుఖాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా, దుఃఖాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. యు యాక్సెప్ట్ దుఃఖం ఆల్సో. ఓ మహాత్ములు అన్నారు, సుఖాల్లో మనిషి విస్మృతిని పొందుతాడు, అహంకారాన్ని గర్వాన్ని తర్వాత మమకారాన్ని పెంచుకుంటాడు. దుఃఖంలో మనిషికి కొంత జాగరూకత అలవాటు అవుతుంది. కాబట్టి దుఃఖంలో ఉన్న లాభం సుఖంలో లేదు. సుఖంలో ఆత్మవిస్మృతి కలిగితే దుఃఖం నుంచి జాగృతి నిర్మాణం అవుతుంది. కనుక దుఃఖాన్ని నీవు ఆహ్వానించు అంటాడు మహాత్ముడు. దుఃఖాన్ని యాక్సెప్ట్ చేయడం కాదు, ఆహ్వానించంతే. మనకి యాక్సెప్టబుల్ కాని గెస్ట్ వచ్చాడు అనుకోండి, మనం ఏం చేస్తాం, వీ ట్రై టు అవాయిడ్ హిమ్. దానివల్ల చాలా పెయిన్ఫుల్ ఎఫర్ట్ అయిపోతుంది. అది అలా కాదు, ఏదో కష్టం మీద వాడిని నెత్తిమీ పెట్టుకుంటాం, పూట రెండు పూటలు ఎప్పుడు పోతాడురా వీడిని దేవుడికి ప్రార్థన చేస్తాం, అంత పెయిన్ఫుల్ ఎఫర్టే. అలా కాకుండా ఒక్కసారిగా మనస్సుని ఒక కుదుపు కుదుపుకుని ఒక్కసారి తల విదిల్చి ఆ యాటిట్యూడ్ని తీసవతల పారేసి యు ఇన్వైట్ దట్ గెస్ట్ హోల్ హార్టెడ్గా ఇన్వైట్ చేసి ఆయనకి హెల్ప్ చేయండి. చేస్తే దాన్ని నేర్పరితనము ఉన్నాడు వేమన, అపకారికి ఉపకారము నిపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి వేమనం, లేకపోతే మరో కవి సుమతి శతక కాదు. నేర్పరి అంటే వాడు ఆ నేర్పు ఆ కౌశలము వాడికి ఉంది. యోగము సమత్వం యోగ ఉచ్యతే, యోగ కర్మసు కౌశలం, ఆ నైపుణ్యం ఆ నేర్పు వాడికి ఉంది. ఏమిటంటే నేర్పు, ప్రజెంట్ని దుఃఖమయం చేసుకోకుండా ఉండ. కాబట్టి ప్రజెంట్ని ఎవళ్ళు దుఃఖమయం చెయ్యరు, గ్రహాలో నక్షత్రాలో ప్రభుత్వాలో లేకపోతే పెట్రోల్ ప్రైసెస్సో ఇవి దుఃఖమయం చేస్తాయి, లేకపోతే స్టాక్స్సో ఇవి దుఃఖమయం చేస్తాయని మీరు అనుకోద్దు. ప్రజెంట్ని మనమే దుఃఖమయం చేసుకుంటాము. ఎప్పుడైతే ప్రజెంట్కి ఒక లేబుల్ పెట్టి ఇది ఇలా ఉంది, ఇది చెడ్డది, ఇది అమంగళం, ఇది అశుభం, ఇది నేను అంగీకరణ, ఇది నాకు ఉండడానికి వీల్లేదు, ఇది నాకు ఇచ్చిన దేవుడు అపకారం చేశాడు, ఇది నాకు పోవలసిందే అని మీరు అలాగా ప్రజెంట్ని త్రోసేసి ప్రయత్నం చేయటం, అది దుఃఖమే తప్ప ఇంక ఏమీ లేదు దాంట్లో. ఎందుకో తెలుసునండి, రహస్యం ఏటో తెలుసిన, ద ప్రజెంట్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్ అండ్ వాట్ ఈజ్ కెనాట్ బి ఆల్టర్డ్. ఒక అమ్మగారు నాతో అన్నారు, ఆడపుట్టుకు పుట్టడం మహా దౌర్భాగ్యం అండి అన్నారు. ఏదో పాపం కష్టం చేత అన్నారు. అంటే నేను అన్నాను, చూడండి అమ్మా, అలా అనుకుంటే మీకు దుఃఖం పెరిగిపోతుంది, అలా అనుకోకండి అని చెప్పాను. ఎందుకంటే వాట్ ఈజ్ ఫ్యూచర్ని మార్చగలమా మార్చలేమా అది వేరే సంగతి, ప్రజెంట్ని ఇంకేం మారుస్తారండి? ప్రజెంట్ని మార్చగలరా? ఎవడైనా మార్చగలరా? వాట్ ఈజ్ సో ఉన్నదాన్ని ఏం చేయాలి? నో, ఇది ఇలా ఉండడానికి వీల్లేదు. సూర్యుడు ఉదయించాడు, వీడు రాత్రి మూడింటికి నిద్రపోయాడు, నిద్రపోతే సూర్యుడు వచ్చాడు పొద్దున్న ఏడింటికి, వెంటనే వీడు సూర్యుడిని తిట్టుకుంటాడు. ఎందుకని? ఈ ఏమిటి, అప్పుడే లేవాల్సి వస్తుందని మహాదుఖాన్ని అనుభవిస్తాడు. సో కెన్ హీ ఆల్టర్ ఇట్? హీ కెనాట్ ఆల్టర్ ఇట్. జీవితంలో ప్రతి ప్రజెంట్ అంతే, ప్రజెంట్ని ఇంకేం ఆల్టర్ చేస్తారండి? వాట్ ఈజ్ ఏదైనా ఇంప్రూవ్మెంట్ రావాలంటే కూడా ఉన్నదాన్ని అంగీకరిస్తే తర్వాత ఇంప్రూవ్మెంట్, కానీ ఉన్నదాన్ని మీరు అంగీకరించకపోతే ఇంప్రూవ్మెంట్ చేసే శక్తి కూడా ఉండదు. కాబట్టి మనకి జీవితంలో ఉన్నవి, మనకుండే శరీర ఆరోగ్యం, శరీర సౌందర్యం, శరీర స్థితి, వీటిని ఉన్నవేవో ఉన్నాయి. మందు వేసుకుంటే బాగుపడితే భవిష్యత్తు కానీ ప్రస్తుతం కాదు కదా. ముందు మందు వేసుకోవాలంటే కూడా ముందు మీరు యాక్సెప్ట్ చేస్తే మందు కూడా పనిచేస్తుంది. మీరు యాక్సెప్ట్ చేయకుండా రెసిస్ట్ చేస్తూ ఫైట్ చేస్తూ మందు వేసుకుంటే ఆ మందు కూడా పనిచేయడం మానేస్తుంది. మందు పనిచేయాలంటే కూడా కొంత ప్రసన్నమైన మనస్సు ఉండాలి. కాబట్టి ఇట్ ఈస్ ద ఫ్లో ఆఫ్ లైఫ్. ప్రజెంట్ ఈజ్ ది లైఫ్లో దెర్ ఈజ్ నో పాస్ట్ ఇన్ లైఫ్, దెర్ ఈజ్ నో ఫ్యూచర్ ఇన్ లైఫ్. ఇన్ లైఫ్ దెర్ ఈజ్ ఓన్లీ ప్రజెంట్. లైఫ్లో ఎప్పుడు పాస్ట్ ఎప్పుడైనా చూసారా మీరు లైఫ్లో? లైఫ్ అంటే ప్రజెంట్. మీరు పాస్ట్ అన్నది కూడా ప్రజెంటే, మీరు ఫ్యూచర్ అన్నది కూడా ప్రజెంటే. లైఫ్లో ప్రజెంటే ఉంటుంది. అండ్ ఇట్స్ ఎ ఫ్లో ఆఫ్ లైఫ్. వెన్ యూ రిఫ్యూజ్ టు ఫ్లో విత్ లైఫ్, యూ పికప్ పెయిన్. కాబట్టి దేన్ని లేబుల్ చేయకూడదు, అంచేతనే పేరు పెట్టకూడదు. పేరు పెట్టద్దు, దేనికి పేరు పెట్టద్దు. పేరు పెట్టామనుకోండి ఆ నామంతో అది స్టిక్ అయిపోతుంది, ఆ లేబుల్ స్టిక్ అయిపోతుంది, ఆ నామంతో మనం బాధపడాలి. నల్ల పిల్ల అని పేరు పెట్టారనుకోండి, ఆ పిల్ల బాధపడాలి, ఆ పిల్ల తల్లిదండ్రులు బాధపడాలి, బంధువులు మిత్రులు అందరూ బాధపడాలి. అందవికారమైన పిల్ల అని పేరు పెట్టారనుకోండి, లేబుల్ వేశారనుకోండి, అందం అన్నది హైలీ సబ్జెక్టివ్ థింగ్ ఇట్ ఈజ్ సబ్జెక్టివ్. ఒకప్పుడు కలెక్టివ్ సబ్జెక్టివిటీ ఉంటుంది, అందరూ కలిసి సబ్జెక్టివ్గా ఒకే రకంగా ఆలోచించవచ్చు. ఏముంది దానికి, ఏముంది? ఇప్పుడు కలెక్టివ్గా ఓట్లు వేశారు కమ్మన్నా, అందరూ ఓ రకంగా ఆలోచించి ఓట్లు వేశారు. ఆ రకంగానే సమాజంలో ఒక సోషల్ నార్మ్ అలాగే నిర్మాణం అవుతుంది. ఆ సోషల్ నార్మ్ ఏం చేస్తుందంటే, ఇట్ లేబుల్స్ ఏ పర్సన్ ఈజ్ బ్యాడ్, సో ముఖ్యంగా రిలీజియస్ పీపుల్ అలా లేబుల్ వేస్తారు. రిలీజియస్ పీపుల్ రకరకాలుగా ఆర్థడాక్స్ పీపుల్ అనేక రకాల లేబుల్స్ వేస్తారు. అంటే అదొక రకం వాళ్ళు వేసి లేబుల్స్ ఓ రకంగా ఉంటాయి. ఇంకో సోషల్ పీపుల్ ఇంకో రకం లేబుల్స్ వేస్తారు. వివేకానందుడు అన్ఎంప్లాయిడ్ గై అన్నాడు, కమ్యూనిస్ట్. ఇట్ ఈజ్ హీజ్ లేబులింగ్ వే, ఈజ్ వే ఆఫ్ లేబులింగ్. ఎంప్లాయ్మెంట్ రాలేదు, ఉద్యోగం రాలేదు, ఉద్యోగం చేసుకోవాల్సిన ఉద్యోగం కోసం ప్రయత్నం మానేసి ఈ వేదాంతం పట్టుకున్నాడు అని ఒక కమ్యూనిస్ట్ లీడర్ అన్నాడు. ఏమో ఉద్యోగంలో చేరాడు అనుకోండి వివేకానంద, వాట్ యూ విల్ హ్యావ్? యూ విల్ హ్యావ్ నో వివేకానంద. యూ విల్ హ్యావ్ సమ్ ఎల్డీసీ క్లర్క్ హూ వర్క్డ్ అండర్ బ్రిటిష్ రూల్. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ టు ఎనీబడీ. ఆయన ఉద్యోగంలో చేరకుండగా వేదాంతంలోకి వచ్చారు కనుక సమాజానికి కొంత కళ్యాణం జరిగింది. కాబట్టి మంచికి లేబుల్స్ ఉంటాయి, చెడ్డకి లేబుల్స్ ఉంటాయి. దేనికి లేబుల్ వేయకూడదు. నేను చాలాసార్లు అబ్జెక్ట్ చేస్తాను, అడ్వైస్ చేస్తూ ఉంటాను, దేనికి పేరు పెట్టద్దని. పేరు పెట్టామంటే ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు యాక్సెప్ట్ ఇట్. పేరు పెట్టలేదనుకోండి, యూ కెన్ మేనేజ్ టు, యూ కెన్ స్టిల్ ట్రై టు యాక్సెప్ట్ ఇట్. మేము కైలాస యాత్రకు వెళ్ళాం, 10 రోజులు డీప్లో, 10 రోజులు ప్రయాణం. వాడు ఆ డ్రైవరు ఒకడు ఉన్నాడు, నేను నలుగురం గ్రూపు, ఒక్కొక్క జీప్కి నలుగురు, ఒక ల్యాండ్ రోవర్. ఆ నలుగురిలో ఒక అమ్మగారు మొదటి రోజేనో, ఏమండి మన డ్రైవర్ ఈజ్ ఏ బ్యాడ్ గై అండి అన్నారు. అంటే నేను అన్నాను, మీరు ఆ మాట అనొద్దన్నా, ట్రై టు సీ సమ్ గుడ్ ఇన్ హిమ్. ఎందుకంటే వీడు 10 రోజులు మనతో ఉంటాడు, తెల్లవారు లేస్తే వాడి మొహమే చూడాలి. ఈజ్ ఎ గుడ్ గై, దేర్ ఆర్ సమ్ గుడ్ క్వాలిటీస్ ఇన్ హిమ్. నన్ను అడగండి, మీకు చెప్తాను. వాడు మనతోటి కలుపుకోలుగా ఉండడు, కలుపుగోలుగా ఉండడు, కొంచెం రిజర్వ్డ్గా ఉంటాడు. భాష కారణం కావచ్చు, లేకపోతే వాడికి కొంత నాకుమల్లాగా కొంత టిమిడ్ పర్సన్ కావచ్చు. అయితే వాడి మనసులో ఏదో వాడికి ఉండే దుఃఖం ఏదో వాడికి ఉంటుంది, కొంచెం అలాగ ఉంటాడు. కాబట్టి మీరు కొంచెం ఓపిక పట్టండి, వాడిని బ్యాడ్ గైజ్ అని మీరు లేబుల్ వేయకండి. ఆ మాట వినండి, నా స్టూడెంటే ఆ అమ్మగారు. సో మొన్నడు పొద్దున్నే వాడికి ఏదో సమ్ టిఫిన్ లాంటిది ఏదో పెట్టారు, ఏదో బిస్కెట్ ఏదో పెట్టారు. ఈ యాక్సెప్టెడ్ ఇట్ స్లోలీ. వాడి ముఖంలో చిరునవ్వు వచ్చింది, వీరి మనసులో కూడా. సో మేము 10 రోజులు వాడితో ఉన్నాం, మామూలుగా అందరు ఇచ్చినట్టుగానే టిప్పులో ఇవి ఇచ్చి వచ్చాం. కాబట్టి ఉన్న స్థితిని వి హ్యావ్ టు లెర్న్ టు యాక్సెప్ట్ ఇట్. ఈ భోజనం చేసేప్పుడు కూడా అబ్బాయి ఈ కూర బాగోలేదు నేను తిన్న ఈ కూర అనకూడదు. పోన్లే ఉప్పు తక్కువగా ఉంది, పెద్ద రుచిగా లేదు, ఏం పర్వాలేదు, లెట్ అస్ సీ హౌ కెన్ వి మేనేజ్ అని యాక్సెప్ట్ చేశారనుకోండి, భోజనం బాగానే నడుస్తుంది. ఇక్కడ దాకానే రుచి, ఇంక ఈ తర్వాత ఇంక రుచి లేదు, ఏమీ లేదు. ఆ తర్వాత అంతా క్యాలరీస్ న్యూట్రిషనే. కాబట్టి యాక్సెప్టెన్స్ ఇస్ ది కీ టు బీ కామ్, ఇఫ్ నాట్ హ్యాపీ. హ్యాపీ ఇప్పుడు దుఃఖ పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఆనందంగా గెంతులు వేయాలన్న అవసరం లేదు. అట్లీస్ట్ బీ కామ్ అండ్ క్వైట్, దట్ మచ్ మినిమం రిక్వైర్మెంట్, సో దట్ మన కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ ముందుకు అడుగు వేయచ్చు. ఎప్పుడు కూడా వాట్ ఈజ్, ఉన్నదేదో ఉన్నది, ఆ ప్రెజెంట్. డోంట్ ట్రై టు కన్వర్ట్ ది ప్రెజెంట్ ఇంటూ ఎన్ ఎనిమీ. ప్రెజెంట్ యందు శత్రుభావం కలిగి ఉండదు. ట్రై టు మేక్ ఎన్ ఎల్ఐ అవుట్ ఆఫ్ ది ప్రెజెంట్. ఇప్పుడు నైబర్స్ ఉంటారు, యూ కెనాట్ చేంజ్ ది నైబర్, యూ కెన్ ఓన్లీ చేంజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది నైబర్. ఒకసారి వాజ్పేయి గారు అన్నారు, మనం కలిసి జీవించాలి, ముషరఫ్ తోటి అన్నారు, మనం కలిసి జీవించాలి. నీకు అమెరికా ప్రేమ కదా అని యూ కెనాట్ బికమ్ నైబర్ టు అమెరికా. నాకు ఇండియా నైబర్ వద్దు, అమెరికా నైబర్ కావాలంటే ఈ దే కెనాట్ బికమ్ నైబర్ టు అమెరికా. అలాగే మనం కూడా ఈ పాకిస్తాన్ ఇట్ ఈస్ యాంటై హిందూ, సో వీ డోంట్ వాంట్ ఇట్ యాజ్ ఎ నైబర్ అంటే యూ కెనాట్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్ లైక్ దాట్. సో డోంట్ లేబుల్ ది ప్రెజెంట్ యాజ్ ఎనిమీ. ఎనిమీ డోంట్ క్రియేట్ ఎన్ ఎనిమీ అవుట్ ఆఫ్ ది ప్రెజెంట్. ట్రై టు క్రియేట్ ఎన్ ఎలై అవుట్ ఆఫ్ ది ప్రెజెంట్. ట్రై చేయాలి. ట్రై చేస్తే లేబులింగ్ చేసేసారనుకోండి, ఇది అశుభము అని లేబుల్ చేసి పారేశారనుకోండి, అమంగళము బ్యాడ్ అని లేబుల్ చేసి పారేసారు, నాట్ యాక్సెప్టబుల్ లేబుల్ చేసి పారేశారనుకోండి, ఆ ప్రెజెంట్ ఉన్నదేదో ఉంటుంది, అది మీరు లేబుల్ మార్చి వేశారు కదా అని అది మారిపోదు. ఆ ప్రెజెంట్ అది దట్ బికమ్స్ ఎనిమీ టు అస్ బికాస్ వీ మేడ్ ఇట్ ఎనిమీ, దేర్ ఫోర్ మనం సఫర్ అవుతాం. లేబుల్ వేయడం మానేసి జస్ట్ సీ, యు కన్వర్ట్ ఇట్ ఇన్ టు యువర్ ఎల్ఐ, అప్పుడు యూ కెన్ యాక్సెప్ట్ ఈజీ అవుతుంది. యాక్సెప్ట్ చేసేసినట్టు అర్థం దానికి, అప్పుడు దుఃఖం ఉండదు. కాబట్టి గతాసూన్ అగతాసూంశ్చ, గతము అగతము. గతము అంటే గడిచిపోయింది, అగతము అంటే ప్రజెంట్. ఈ పాస్ట్ గురించి ప్రజెంట్ గురించి రెండు సోర్సెస్ నుంచి కూడా, ఫ్యూచర్ నుంచి శోకం రాదు ఎప్పుడు, ఫ్యూచర్ నుంచి వచ్చేది భయం. కాబట్టి మీరు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉండండి, భయాన్నే పొందుతారు, ఇంకేమీ లభించదు ఫ్యూచర్ నుంచి. ఎందుకంటే ఫ్యూచర్ అన్నది మీ కల్పనలో తప్పించి ఎక్కడ లేదది. ఉన్నది ఏదండి, ఫ్యూచరా ప్రజెంటా? ప్రజెంట్. మరి ఫ్యూచర్ ఎక్కడుంది? కల్పనలో ఉంది. ఉన్నది ప్రజెంట్, ఫ్యూచర్ కల్పనలో ఉంది. ఇవాళ ఏమో జూన్ 13వ తారీఖు, జూన్ 14 ఎక్కడుంది? కల్పనలో ఉంది. జూన్ 14 దినఫలం ఇవాళ రాసి ఇచ్చాను అనుకోండి మీకు, అది ఏమిటంటారు? అదంతానం కల్పన అంతే. అది అనో అది నిజం అవ్వచ్చు. ఎప్పుడు నిజం అవుతుంది? ఫ్యూచర్లో నిజం అవుతుందా, ప్రజెంట్లో నిజం అవుతుందా? ప్రజెంట్లోనే నిజం అవుతుంది. అసత్యమైన ప్రజెంట్లోనే, సత్యమైన ప్రజెంట్లోనే. కాబట్టి ఫ్యూచర్ గురించి, ఫ్యూచర్లో బతుకుతూ అప్పుడప్పుడు ప్రజెంట్లో బ్రీఫ్ విజిట్ టు ప్రజెంట్ అని, అలాగే ప్యాస్ట్లో బతుకుతూ బ్రీఫ్ విజిట్ టు ప్రజెంట్ తప్పది. ప్రజెంట్లో బతకాలి, బతికితే ఫ్యూచర్ యొక్క భయం ఉండదు, ప్యాస్ట్ యొక్క శోకం స్లోగా ప్రాసెస్ అయిపోతుంది, తగ్గిపోతూ ఉంటుంది. ప్రజెంట్లో యాక్సెప్టెన్స్. సో దిస్ ఇస్ ది ఓవరాల్ ఫార్ములా, మ్యాజిక్ ఫార్ములా ఆఫ్ గీత. కానీ ఈ ఫార్ములా ఎలాంటిదంటే, ఇది అంతరంగంలో పరివర్తనం కావలసిన ఫార్ములా. మీ అంతరంగంలో మార్పు తీసుకురావాలి. బహిరంగంలో మార్పులు చేయడానికి మనుషులు తేలిక, ఎందుకంటే రూపు కొన్ని బిల్లులు పేమెంట్ చేస్తే బహిరంగంలో మార్పులు వస్తాయి. టెలిఫోన్ చేసి మాకు ఒక కొత్త సోఫా సెట్ తీసుకురావాలని మీరు ఫోన్ చేశారనుకోండి, వాడు ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చారనుకోండి, మీకు మీ నెంబర్ ఇచ్చి, క్రెడిట్ కార్డు నెంబర్ ఇచ్చి సోఫా సెట్ లోపల పెట్టేస్తారు. ఇంటర్నల్ డెకరేటర్కి ఫోన్ చేశారనుకోండి, వారు వచ్చేసి విజిట్ చేసి మీకు ప్లాన్ ఇస్తారు, ఈ రకంగా మీరు డెకరేట్ చేసుకోండి మీ ఇల్లు, మీరేమో టీపాయ్ ఎక్కడ పెట్టుకోవాలి, సోఫా ఎక్కడ పెట్టుకోవాలని చెప్తారు వాళ్ళు. ఇలా పెట్టుకున్నట్లయితే మీ గోడలకి ఎల్లో రంగు బదులుగా గ్రీన్ రంగు వేసుకుంటే మీరు హ్యాపీగా ఉంటారని చెప్తారు వాళ్ళు. వాళ్ళు అలా చెప్తారు, మీ టీపాయ్ ఇక్కడ బదులు అక్కడ ఉంటే మీరు హ్యాపీగా ఉంటారని చెప్తారు వాళ్ళు. వాళ్ళు అలా చెప్తారు. ఎంత ఎంత బ్లఫో చూడండి. గోడల రంగును బట్టి, టీపాయ్ పొజిషన్ను బట్టి, సోఫా పొజిషన్ను బట్టి హ్యాపీనెస్ అన్హ్యాపీనెస్ డిసైడ్ అవుతాయని చెప్తారు వాళ్ళు. ఏషియన్ పెయింట్ వేసుకుంటే మీరు హ్యాపీగా ఉంటారని చెప్తారు వాళ్ళు. ఇట్స్ ఎ బిగ్ బ్లఫ్. మీరు బాహ్య పరివర్తనం ద్వారా మీకు హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది? అంతరంగంలో పరివర్తనం తీసుకురావాలి. ప్యాస్ట్ నుంచి వచ్చే పెయిన్ బాడీని ప్రాసెస్ చేసుకోవాలి. ప్రజెంట్ నుంచి, ప్రజెంట్లో యాక్సెప్టెన్స్ని తీసుకొచ్చి ఫర్దర్ పెయిన్ పికప్ చేయటం మానేయాలి. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కూర్చుని భయాన్ని సంపాదించే ప్రయత్నం మానే, ఆ పొరపాటు మానేయాలి. ఆ విధంగా అంతరంగ పరివర్తనం తీసుకొస్తే జీవితము శాంతంగా ఉంటుంది. జీవితంలో భోగాలు ఉంటాయని నేను చెప్పను, భోగాలు ఉండడం లక్ష్యం కాదు, ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు, ఆనందాన్ని పొందగలుగుతారు. కాబట్టి శ్రీకృష్ణు యొక్క టీచింగ్ ఇలా ఉంటుంది, వెరీ గ్రేట్ టీచింగ్, యాక్సెప్టెన్స్ ఆఫ్ ద ప్రజెంట్. సో గతాసు నగతాసుంశ్చ కానుశోచంతి పండితాహ, పండితులు ప్రజెంట్ని, అగతాసున్న ప్రజెంట్ గురించి శోకించారు, యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసి ముందుకు అడుగు వేస్తారు, అది సంగతి. భాష్యం చూద్దాము. సో ఇక్కడ ఇక్కడ చర్చ ఏమిటంటే, కర్మణైవ హి సంసిద్ధి మాస్థిత జనకాదయః అనుంది. జనకాదులు కర్మతోటి సంసిద్ధిని పొందేశారు. సంసిద్ధి అంటే ఏమిటి? మోక్షం అనుకో. సంసిద్ధి అంటే మోక్షం అనుకో. అప్పుడు కర్మతో మోక్షాన్ని పొందారని చెప్పాడు కదా మరి శ్రీకృష్ణుడు. అంటే అలా కాదయా, అక్కడ కర్మతోటి మోక్షాన్ని పొందారంటే అక్కడ అభిప్రాయం ఏమిటంటే, సంసిద్ధి అన్నదానికి వాళ్ళు మోక్షాన్ని పొందారు జ్ఞానం చేతనే. కానీ జ్ఞానంతో మోక్షాన్ని పొందిన తర్వాత, జ్ఞానికి జీవన్ముక్తుడైన తర్వాత, జ్ఞాని ముందు రెండు వికల్పాలు ఉంటాయి. ఎదర్ హీ కెన్ బీ ఇన్ ది సొసైటీ అండ్ డూ సమ్ వర్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది పీపుల్, ఆర్ హీ మే విత్డ్రా ఫ్రమ్ ది సొసైటీ అండ్ లివ్ అవే ఫ్రమ్ ది సొసైటీ. ఈ రెండు వికల్పాలు ఉంటాయి. భగవాన్ రమణ మహర్షి లాంటి వారు సొసైటీతో పెద్ద మింగిల్ కాలేదు. తరువాతి కాలంలో కూడా మింగిల్ అయ్యారని మన దృష్టితో అనిపిస్తుంది, కానీ ఆయన దృష్టితోటి ఆయన సొసైటీతో కలవలేదు. ఒకసారి ఆయన ఆశ్రమం మీద ఎవరో కేసు ఫైల్ చేశారు. ఈ రోజుల్లో ఆశ్రమాలకు సంబంధించిన కేసులు కోకొల్లలుగా కోర్టులో నడుస్తూ ఉంటాయి. టెంపుల్ కేసులు, ఆశ్రమాల కేసులు కోకొల్లలుగా నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే జనులు ఆశ్రమాల్లో ఉన్నారని పేరే కానీ టెంపుల్లో ఉంటారు, ఆశ్రమంలో ఉంటారు, కానీ తీవ్రమైన రాగద్వేషాలను కలిగి ఉంటారు. ఒకప్పుడు గృహస్థులు నయం అన్నట్టుగా ఉంటారు, అందుకోసం కోర్టుల్లో కేసులు వేసి ఫైట్ చేస్తూ ఉంటారు. పూరి శంకరమఠం మీద కేసులు నడుస్తున్నాయి, ద్వారకా శంకరపీఠం మీద కేసులు నడుస్తున్నాయి, నిన్న మొన్నటిదాకా శృంగేరిను కంచికామకోటి ఏవో కేసులు నడిచేవి, అలాగే పుష్పగిరి పీఠానికేనో శృంగేరి పీఠానికి ఏవో కేసులు నడిచాయి, ఏవో కేసులు వేస్తూ ఉంటారు. కోర్టు కేసులు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఎన్నెన్నో కోర్టు కేసులు, వెంకటేశ్వర స్వామికి నామం ఇలా పెట్టాలా ఇలా పెట్టాలా అని కోర్టు కేసు, శ్రీకృష్ణుడు ఇటువైపు ఎడమవైపు వంకరగా నిలబడాలా కుడివైపు వంకరగా నిలబడాలా అని బృందావన దగ్గర కేసు, బాంక్య బిహారి ఎలాగైతే దక్షిణ వైపు తిరగాలి, వామబాహుకృత వామకపోలహ అని ఉంది భాగవతంలో, అంటే వామకపోలాన్ని వామబాహువు మీద పెట్టేయడం ఇలాగ, ఇది ఎడమ, ఇలా ఇక్కడ ఇలా టేడి వంకర వస్తే ఇటు ఈ నడుము దగ్గర వంకర అటు ఉంటుంది, అంతే కదండి, రెండు వంకరలు ఇటు ఉంటే కింద పడిపోతారు, బ్యాలెన్స్ ఉండదు, ఇది ఇటు పెడితే ఆ వంకర అటు వస్తుంది. ఇది ఒక మూర్తి. ఇంకొకటి అంటాడు దక్షబాహుకృత దక్ష కపోల, దక్షిణ అంటే కుదరదు, దక్షిణ అంటే మీకు ఇది కుదరదు, అక్కడ ఛందస్సు కుదరదు, అంచేత దక్షిణ అనే అర్థంలో దక్ష పద ప్రయోగం చేస్తాడు. అదేమిటా దక్ష అంటే దక్షిణ ఎలా అవుతుందంటే దక్ష దక్షిణ ఇత్యర్థ అంటాడు, దక్ష శబ్దస్తే దక్షిణ ఇత్యర్థ అంటాడు, అదేమిటి అలా ఎలా అంటే ఆర్ష ప్రయోగాత్ అంటాడు, ఏదో అంటాడు అని మొత్తానికి ఆ వామ ఒప్పుకోడు, దక్ష పెడతాడు, దక్ష బాహుకృత దక్షక పోలహ. సో శ్రీకృష్ణుడు మిర్రర్ ఇమేజ్ వస్తుంది, ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన దానికి మిర్రర్ ఇమేజ్ వస్తుంది. మిర్రర్ ఇమేజెస్ సూపర్ ఇంపాసిబుల్ కాదు, దే ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. సో దీని మీద దెబ్బలాట. ఆ బ్రిటిష్ జడ్జి ఏం చెప్తాడు, ఈ దక్ష ఉండాలంటాడా వామ ఉండాలంటాడా, భాగవతంలో వామ అని ఉంది, నాకు అర్థమైనంతలో వామ అని ఉంది, వామ బాహుకృత వామ కపోలహ కోమలాంగులిభిరాశ్రిత మార్గ, అంటే ఇలా పెట్టినప్పుడు మురళి కుడి చేతిలోకి వస్తుంది, ఇలా పెడితే మురళి ఎడం చేతిలోకి వస్తుంది, ఇదో దెబ్బలాట. సో ఈ రాగద్వేషాలతో నిండి దెబ్బలాడుకుంటూ ఉంటారు. బట్ ది పాయింట్ ఈజ్ జీవన్ముక్తుడు వీటన్నిటికీ అతీతంగా ఉంటాడు. భగవాన్ రమణ మహర్షి గురించి అన్నాను నేను, వారు ఆశ్రమం మీద కోర్టులో కేసు వేశారు, కేసు వేస్తే భగవాన్ రమణ మహర్షి ఈజ్ ది డిఫెండెంట్, ది అదర్ పర్సన్ ఈజ్ ది కంప్లైనెంట్, ఇండిపెండెంట్ అవుతారు కదా, ఈయన మీరు కోర్టుకు వచ్చి డిఫెండ్ చేసుకోండి అని ఒక తాకీదు వచ్చింది. ఆయన చెప్పారు ఐ రిఫ్యూజ్ టు డిఫెండ్ మై సెల్ఫ్, నో యు మే లూజ్ ది కేస్, దే విల్ గో ఇన్ అబ్సెన్షియస్ జడ్జ్మెంట్ ఇచ్చేశారంటే లాస్ అయిపోతుంది, డజంట్ మ్యాటర్, వాట్ ఈస్ దేర్ టు లూజ్, ఈ ఆశ్రమమే కదా లాస్ అయిపోయేది, నేను మళ్ళీ కొండ మీకు పోతాను, ఐ డోంట్ మైండ్. అంటే అప్పుడు కోర్టు జడ్జి కొంచెం వివేకవంతుడు కనుక, ఆయన సన్యాసి మహాత్ముడు, హీ డజంట్ వాంట్ టు డిఫెండ్ హిమ్సెల్ఫ్ బికాజ్ హీ డజంట్ లుక్ అట్ థింగ్స్ ఆన్ దట్ బేసిస్. అంటే అప్పుడు ఆయన ఒక కమిషన్ను నియమించాడు, ముగ్గురు వ్యక్తుల కమిషన్ను నియమించి మీరే వెళ్ళి ఆయన్ని ప్రశ్నలు అడిగి, ఇక్కడికి వస్తే కూడా చేసే ఘనకార్యం ప్రశ్నలు అడగడమే కదా, ఆ ప్రశ్నలన్నీ రాసుకుని వెళ్ళి అడిగి మీరేమో ఆ రిపోర్ట్ ఇవ్వండి అని జడ్జి కమిషన్ నియమిస్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి మాకు ఇంటర్వ్యూ కావాలన్నారు. ఇంటర్వ్యూ అంటూ ప్రత్యేకంగా ఏం లేదు, మీరు వచ్చి కూర్చోండి అని, వచ్చి కూర్చున్నారు. మా ప్రశ్నలకి సమాధానం కావాలంటే అందరూ అడుగుతున్నారు, మీరు అడగండి, అందరూ ఆత్మ గురించి బ్రహ్మ గురించి అడుగుతారు, వీళ్ళు అడిగి వీళ్ళు అడుగుతారు, మీరు అడగండి, నాకేం అభ్యంతరం లేదు, మీరు రిప్లై ఇస్తారా, ఇస్తానేముంది, నాకు ఎత్తు వస్తే చెప్తాను. సో వాళ్ళు ప్రశ్నలు అడిగారు, ఓ పాతికి ప్రశ్నలు అడిగారు, ఆయన అన్నింటికీ చెప్పి సమాధానాలు ఏవో చెప్పారు, అది తీసుకెళ్ళి జడ్జి ముందు పెట్టారు రిప్లై, జడ్జి కేసు కొట్టుకారు సార్, డిస్మిస్ చేశాడు, బ్రిటిష్ వాడు కనుక ఇండియన్ వాడైతే ఏమో ఏం చేసి వాడు. సో ఈ విధమైన రాగద్వేషాలు. కాబట్టి కర్మ అన్నది మహాత్ముడు, హీ మే చూస్ టు డూ కర్మ, ఈవెన్ వైల్ డూయింగ్ కర్మ హీఈస్ నాట్ ది కర్త, ఆర్ హీ మే చూస్ నాట్ టు డూ ఇట్. అంచేతను కర్మ చేసినవాడు, ఇప్పుడు జీవన్ముక్తుడు జనకుని వంటి జీవన్ముక్తుడు కర్మ చేస్తుంటే అదిగో కర్మ వల్ల మోక్షం పొందేయడం నువ్వు అనుకోకూడదు, ఇంకొకటి కర్మ చేయడం మానేస్తే అదిగో కర్మ మానేస్తే మోక్షం వస్తుంది, వల్ల కర్మకి మోక్షానికి ముడిపెట్టదు. కాబట్టి అలా అర్థం చేసుకోవాలి. ఒకవేళ జనకుడు జీవన్ముక్తుడు కాలేదనుకో, ఏమో కథే కదా, జనకుడు జీవన్ముక్తుడు అని కథే, కానీ మీరేమైనా సర్టిఫికెట్ ఏమైనా పట్టుకొచ్చారా ఏమి? సో శంకర్లు ఆ సిచ్యువేషన్ కన్సిడర్ చేస్తున్నారు. అందాము, అథనతే తత్వవిదః ఈశ్వర సమర్పితేన కర్మణ సాధన భూతేన సంసిద్ధిం సత్వశుద్ధిం జ్ఞానోత్పత్తి లక్షణాం వా సంసిద్ధిం ఆస్థితాః జనకాదయః ఇది వ్యాఖ్యేయం. ఒకవేళ జనకుడు జీవన్ముక్తుడు కాదనుకో, ఎందుకంటే జనకుడు జీవన్ముక్తుడు ఏమన్నా నాకేమన్నా దారిలో కనపడ్డాడు ఆయన, నేను ఎలా చెప్పను? సపోజ్ హీఈస్ నాట్ జీవన్ముక్త. ఇప్పుడు నన్ను ఒక ఆయన అడిగారు, ఏమంటే విశ్వామిత్రుడు జ్ఞానేనా అంటే ఏం చెప్తాం? విశ్వామిత్రుడు జ్ఞానేనా అంటే నేనేమన్నా చూసానా అయినా? నేను అన్నాను నాకు ఎక్కడ కనపడలేదండి ఆయన. విశ్వామిత్రుడు జ్ఞానేనా అంటే ఏం చెప్తాం? ఎందుకు ఏం చేస్తావు ఆ సమాచారం? అంటే అలా కాదు, రాబుండి ఆయన తీసుకెళ్ళాడు కదా జ్ఞానేనంటారా అంటే నా ఉద్దేశంలో ఆయన జ్ఞానే. అంటే రాముణ్ణి తీసుకెళ్లిన తర్వాత జ్ఞానం పొందాడా, రాముణ్ణి తీసుకెళ్ళడానికి ముందే జ్ఞానం పొందాడా? నా ఉద్దేశంలో రాముడి దగ్గరికి వచ్చేప్పటికే ఆయన జ్ఞాని. నా ఉద్దేశం అది, నాకు అలా అనిపించింది రామాయణం చూస్తే. అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం వశిష్ఠ ప్రముఖాశ్చేమే.